అథర్వణ వేదాంతర్గత 20 సీతోపనిషత్ అధ్యయన పుష్పము శ్లో ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తిత్రయం యద్భావ సాధనం తద్బ్రహ్మ సత్తా సామాన్యం సీతతత్వం ఉపాస్మహే. ఇచ్ఛాజ్ఞాన క్రియాత్రిశక్తి స్వరూపిణి మూలప్రకృతి వ్యక్తావ్యక్త స్వరూపిణి కరుణామూర్తి జగన్మాతృదేవత అనుగ్రహదేవతనగు సీతామాతకు ఆ తల్లి యొక్క తద్బ్రహ్మసత్తా సామాన్యము ను భక్తితోనూ అధ్యయనపూర్వకంగానూ నమస్కరిస్తున్నాము. ఒకసారి దేవతాగణము సత్యలోకము ప్రవేశించి సృష్టికి కర్త సర్వాత్మకుడు అగు ప్రజాపతిని దర్శించుకొని నమస్కరించారు. వినమ్రతతో బ్రహ్మదేవుడు పితామహుడు అగుస్వామిని అధ్యయన విద్యార్థులే ఈ విధంగా అడుగసాగారు. దేవతాగణము హే సృష్టికర్త, పితామహ, బ్రహ్మదేవ, మా యొక్క సాంసారిక జాడ్యము తొలగటానికై తత్వదశులగు మీ వద్ద సీతాదేవి యొక్క దివ్యతత్వము తెలుసుకోదలచాము. శ్రవణ మననములను ఆశ్రయించదలచాము. కా సీతా, జనకునికి నాగలి స్పర్శచే లభించి శ్రీరాముని పరిణయమాడి లోకకంటకుడగు రావణుని సంహారమునకు కారణమైన ఈ సీత వాస్తవానికి ఎవరే ఉన్నారు? కిం రూపం? సందర్భమాత్ర సత్యమగు ఈ దృశ్య ప్రపంచము పాంచభౌతిక ప్రపంచము నకు సంబంధించక సమస్తమునకు పరము బియోండ్ అయి ఉన్న ఈ సీతామాత యొక్క దివ్య రూపము ద డివైన్ ఫార్మ్ ఎట్టిది? ఎటువంటిది? అట్టి తత్వార్థ జ్ఞాన విశేషము మాకు బోధించవలసినదిగా ప్రార్థిస్తున్నాము. ప్రజాపతి బ్రహ్మదేవుడు బిడ్డలారా, దేవతలారా, సీతాదేవితత్వము అనిర్వచనీయము, అవాక్మానసగోచరము. అయినప్పటికీ మన యొక్క బుద్ధి నిర్మలత కుశలత కొరకై ఆ జగన్మాత యొక్క అనుగ్రహంచేత ఆయా సీతాదేవి తాత్విక విశేషాలు చెప్పుకుంటున్నాము. వినండి. కాంతి ప్రకాశిస్తూ ఉండగా ఆ కాంతితో సాకారాత్మకమైన అనేక విశేషాలు కనబడుచూ ఉంటాయి కదా. శ్రీరాముడు కేవల నిర్విషయ సాక్షిమాత్రుడు అయి ఉండగా సీతాదేవియే మూల ప్రకృతి స్వరూపము అయి సమస్తముగా సంప్రదర్శనమవుతోంది. అట్టి మూలాధార స్వరూపముతోనే ఈ ఎదురుగా కనిపించే అనేకముతో కూడిన సమస్త ప్రకృతిని తన యొక్క లీలా ప్రదర్శనముగా కలిగి ఉంటోంది. ప్రణవము ఓం యొక్క ఐహిక లేక ప్రాకృత రూపమే సీతాదేవి. అందుచేత సీతయే ప్రకృతి యొక్క స్వాభావిక రూపము లేక ఈ ప్రకృతి అంతా సీతామాతయే అని అభివర్ణించబడుతోంది. సీతాదేవియే త్రివణాత్మకమై సత్వరజోతమో త్రిగుణాత్మకమై సాక్షాత్ మాయాస్వరూపిణిగా విరాజిల్లుతోంది. సీతా స ఈత ఇది త్రివర్ణాత్మిక. ఈ కారము దేవి యొక్క విష్ణుతత్వము. అట్టి విష్ణుతత్వమే ప్రపంచము అను దానికి బీజము. ఈ అనగా సీతాదేవి యొక్క మాయకు సంజ్ఞాక్షరము. సర్వత్రా సర్వదా వేంచేసి ఉన్న చైతన్య స్ఫూర్తియే విష్ణు సద్ధార్థము. సమస్తము తానే అయి ఉన్నట్టిదే విష్ణుతత్వము. సకారము ఆత్మస్వాభావికమగు సత్యము. అమృతము మార్పు చేర్పులకు ఆవలది. స అక్షరమునకు సంజ సకుమ సోమాని సకారముగా కీర్తించబడుతోంది. సత్ ఏవ సకారం. ఏకాక్షర సత్ ఏవ హి సకారః. తకారము తకారః తార లక్ష్మ్యచ. సమస్త జీవులను మోహాంధకారము నుండి తరింపజేయునది లక్ష్మీ అను ఆత్మజ్ఞాన స్వరూప సంపద. ఈ సమస్త బాహ్య దృశ్యము తన తత్వముగాను సంపదగాను కలిగి ఉండటంచేత లక్ష్మీరూపము. తార తారేత ఇతి తార. ఈ కారము సోమ చంద్ర అమృతావయవదేవి. మూతమునకు మార్పునకు ఆవలి రూపము. మూత భావనను దాటివేయించు తత్వము. మార్పుచేర్పులు లేనట్టి స్వస్వరూపముతో అనుసంధానము. అట్టి లక్ష్మీదేవి సాకార ఉపాసన రూపము ముత్యములు మొదలైన అనేక ఆభరణములచే అలంకరించబడిన రూపము. ఈ మాయకు సంజ ఆ దేవి స్వాభావికంగా అవ్యక్త. అయితే ఈ సమస్తమును తన యొక్క మహామాయ చమత్కారముచే వ్యక్తీకరిస్తూ ఉన్నట్టిది. సహజంగానే అవ్యక్తము మూల ప్రకృతి స్వరూపము అగు సీతాదేవి యొక్క మహామాయా రూపము వ్యక్తీకరణము స్వీకరిస్తూ మూడు ప్రదర్శనములు కలిగి ఉంటోంది. ఒకటి, ప్రథమ శబ్ద బ్రహ్మమయీ సకారము శబ్దస్వరూపిణియగు సీతాదేవి. వేదోపనిషత్ రుక్స్తుత మహావాక్య రూపములలో సత్ అయి ప్రకాశించుచున్నది. వేదమంత్రముల రూపముగా దేవతాస్తుతులలో స్తుతించబడేది సీతాతత్వమే. విష్ణు శివలలిత సరస్వతి లక్ష్మి ఇత్యాది సహస్రనామములన్నీ సీతాదేవి తాత్విక వర్ణనములే. తత్వం సోహం ఇత్యాది మహావాక్యముల పరమార్థ తాత్వికార్థ ప్రవచనములు వాటి నిరూపణములయ్యందు దేవాదిదేవి యగు సీతయే తత్వార్థమయ్యున్నది. తత్వార్థ జ్ఞాన మంజష మార్గదర్శి అయి మాతృదేవత అయి సద్గురువు అయి ఆశ్రితులకు సమస్తము సుబోధకము చేస్తోంది. స్వాధ్యయనములందు వేదగానములు జరుగుచోట ప్రసన్న రూపిణి అయి సత్వభావములను ఉద్భవింపజేస్తూ ముముక్షువులకు స్వస్వరూప పరమాత్మత్వ భావన సిద్ధించుకోవటానికి అనుగ్రహము ప్రసాదిస్తూ ఉన్నది. ఆశ్రిత జనులను ఆత్మారామానంద సాగరముతో మమేకమగునట్లు దారిచూపుతోంది. అహం ఏక తరంగమస్మి రామానంద సాగరం భావనను అనుగ్రహిస్తోంది. అంతేకాకుండా సమస్తమును ఉద్భవింపజేయు ఉద్భవకరీ రూపము. రెండు, ద్వితీయ భూతలే హలాగ్రే సముత్పన్న తకార రూపిణి. రెండవ రూపము సీతాదేవి యొక్క ప్రాకృత పాంచభౌతిక రూపము. జనకుడు నాగలి దున్నుచున్నప్పుడు అట్టి హలము నాగలి చివరి స్పర్శచే లభించిన రూపము. సమస్తశక్తి స్వరూపిణి అగు సీతామాత సమస్త రూపములు తనవే అయి ఉండికూడా భక్తుల ఉపాసన కొరకే ధరించినట్టి నామరూపాత్మక ప్రకృతి అంతర్గత రూపము. మూడు, తృతీయ అవ్యక్త రూప ఈకార రూపిణి. ఈ విశ్వమంతా తన వ్యక్తీకరణముగా కలిగి ఉంటూనే తాను ఈ సమస్తమునకు ఆవల అవ్యక్త రూపము. ద అన్మానిఫెస్ట్ ఇన్ సెల్ఫ్ వైల్ ఓల్ ఏస్ ఇస్ బీయింగ్ ఎగ్జిబిటెడ్ ఆస్ ఇట్స్ ఓన్ ప్రెజెంటేషన్ మానిఫెస్టేషన్. ఈ విధంగా సీతాదేవియే మహామాయగా ఒకటి, శబ్దస్వాధ్యాయన ప్రసన్నోద్భవకరీ సకార రూపము. రెండు, పాంచభౌతిక హాలాగ్ర జనిత రూపము. మూడు, సమస్తమును తన వ్యక్తీకరణముగా కలిగియున్న ఈకార అవ్యక్త రూపము కలిగి ఉన్నది. ఇది సౌనకి తంత్రము మొదలైన యంత్రమంత్ర శాస్త్రములలో సీతాదేవి యొక్క మహామాయా స్వరూపము యొక్క అభివర్ణిత త్రిరూపములు. అట్టి మహామాయా స్వరూపిణి అగు సీతాదేవి కేవల ఆత్మరామముగు శ్రీరామచంద్రుని సాన్నిధ్యవశంగా జగదానందకారిణి అయి విరాజిల్లుచున్నది. మూల ప్రకృతి సంజ్ఞిత సీతామాత మూల ప్రకృతి అయి ఉండగా శ్రీరామచంద్రుడో. ఆ మూల ప్రకృతి ఎవరికి చెందినదే ఎవరిని ఆశ్రయించినదే ఉంటోందో అట్టి ఆత్మారామస్వరూపుడు. ఆత్మను ఆత్మకు అనన్యమగు మూల ప్రకృతి యొక్క ఆశ్రయముచేతనే అనుభవము అనే వినోదరూపమగు ఆనందము సిద్ధించుచుండగా శ్రీరాముని పట్ల శ్రీరామానందుడు ఆత్మానందుడు అను స్వానుభవము పరిఢవిల్లుతోంది. శ్రీరాముడు నేను ఆయి ఆ సీతనాది మాయి అట్టి మూల ప్రకృతి రూపిణియగు సీతాదేవి ఈ జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయకారిణిగా అగుచున్నది. సృష్టికర్త్రి బ్రహ్మరూపి గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి విశ్వరూప తిరోధానకరి ఈశ్వరి శ్రీ లలిత సహస్రనామము చిత్స్వరూపిణి అయి సమస్త దేహములలో సమస్త జీవులలో ధ్యేయ ఎరుక గా ప్రదర్శనమై ఉంటోంది. ప్రకృతి రూపిణిగా సమస్త జీవులచే అనుభవముగా పొందబడేదంతా సీతాదేవి రూపమే అగుచున్నది. తెలియబడేదంతా సీతాదేవి ఉచిత్ ప్రదర్శనమే. ఆ దేవియే బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అథతో బ్రహ్మ జిజ్ఞాస అని నిర్వచించబడుచు బ్రహ్మమును తెలుసుకోవాలనే ఉత్సాహమంతా ద ఇన్స్పిరేషన్ అండ్ ద ఇంక్లినేషన్ సీతాతాత్విక చేతన విశేషమే. ఇంకా కూడా ఈ సీతాదేవి వ్యక్తావ్యక్త స్వరూపిణి. ఈ జనని యొక్క వ్యక్తావ్యక్త స్వరూపమే సర్వత్రా వేంచేసినదే ఉన్నది. సా సర్వవేదమయీ సర్వవేదములు ఏ బ్రహ్మానంద స్వరూపము గురించి ఎలుగెత్తి గానము చేస్తున్నాయో అదియే సీతాదేవి దివ్య రూపము. సర్వవేదములలోని రసస్వరూపము కాబట్టి సర్వవేదమయీ అని సీతామాత స్తుతించబడుతోంది. సర్వవేదములు సీతాస్వరూపమే. వేదము తెలియబడునది, ఈ తెలియబడేదంతా నిండి ఉన్నది సీతయే. వేదం తెలియబడుచున్న సమస్తము అని శబ్దార్థము. సర్వదేవమయీ, దేవతలంతా కూడా స్థానముగా కలిగియున్నది ఈ సీతాదేవి యొక్క ప్రకృతి స్వరూపమునందే. సర్వదేవతలు సీతాదేవి యొక్క మూల ప్రకృతి ప్రదర్శన రూపులే. సర్వలోకమయీ, స్వప్నమంతా స్వప్నద్రష్ట యొక్క చేతనా రూపమే అయినట్లు నవలలోని విశేషములన్నీ నవల రచయిత యొక్క రచనా కల్పన విన్యాసమే అయి ఉన్న తీరుగా ఆ సీతాదేవియే సమస్త లోకములలో స్ఫురించే లోకేశ్వరి. సర్వకీర్తిమయీ, జగత్కథనములన్నీ జగత్యశస్సు అంతా మూలాధార రూపిణి అగు సీతామాతకు చెందినవే. సర్వధర్మమయీ, ఈ దృశ్యదేహ మనోబుద్ధిచిత్తహంకార జీవేశ్వర త్రిలోక ధర్మములుగా ఫంక్షనల్ ఫీచర్స్ ఏమేమి కనిపిస్తున్నాయో అవన్నీ ప్రకృతి స్వరూపిణి అగు ఆ సీతామాత యొక్క చిత్కళా విన్యాసమే. సర్వాధార కార్యకారణమయీ, ఈ దృశ్య ప్రపంచములో కనిపించే కార్యకారణ కర్తృత్వములన్నిటికీ ఆధారము ఈ సీతా జననియే. కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతి ఉచ్యతే. మహాలక్ష్మ్యః దేవేశస్య భిన్న భిన్న రూప. ఈ సీతా మూలస్థాన రూపిణియే. ఒకటి మహాలక్ష్మి, రెండు విష్ణుమూర్తిల రూపమును ఏకముగాను భిన్నముగాను కూడా దాల్చుచున్నది. చేతన చేతనాత్మిక, ఒకటి కదలుచున్న సమస్తము, రెండు తాను కదలక సమస్తము కదల్చుచున్న చైతన్యము అభయము తానే అయి ఉన్నట్టిది ఆ దేవీ రూపము. బ్రహ్మస్థావరాత్మ, సృష్టికర్తయగు బ్రహ్మదేవుని నుండి ఒక స్థావరము రాయి వరకు గల సమస్తమునకు ఆత్మస్వరూపిణి అగు సీతాదేవియే. తద్గుణకర్మ విభాగ భేదాత్ శరీర రూప, బ్రహ్మ నుండి స్థావరము వరకు గుణకర్మ విభాగ భేదముల చేత వేరువేరుగాను అనేకముగాను కనిపించేదంతా తన శరీరమే అయి ఉన్న ప్రకృతి రూపిణి ఈ సీతామాతయే. దేవశ్రీ గంధర్వ రూప, అసుర రాక్షస భూత ప్రేత పిశాచ భూతాదభూత శరీర రూప. ఈ సీతా మూల ప్రకృతి స్వరూపమే. దేవతలుగాను దేవశులుగాను గంధర్వులుగాను అసురరాక్షస రూపములుగాను భూత ప్రేత పిశాచములుగాను ఇంకా పంచభూతములకు ఆదిగాను సమస్త భౌతిక శరీర బాహ్యమభ్యంతర రూపములుగాను ప్రదర్శనమగుచున్నది త్రిశక్తి స్వరూపిణి సీత. ఈ సీతాదేవియే శక్తి రూపిణి. అట్టి సీతా మూలశక్తి మూడు విధములైన సంప్రదర్శనములతో విరాజిల్లుతోంది. ఒకటి ఇచ్ఛాశక్తి, రెండు క్రియాశక్తి, మూడు సాక్షాత్ శక్తి. ఇచ్ఛాశక్తి మూడు రూపములు కలిగి ఉంటోంది. ఆయి శ్రీ టూ భూమి, త్రీ నీలాత్మిక గాను ఆయి భద్రరూపిణి, టూ ప్రభావరూపిణి, త్రీ సూర్యచంద్రగ్ని రూపాత్మిక గాను త్రివిధములుగా ఆగుచున్నది. సోమాత్మికగా సీతామూర్తి యొక్క సోమరూపమే భూమిలో ఔషధులను ప్రభవింపజేస్తూ ఉన్నది. ఈ సృష్టియందు కల్పవృక్షము యొక్క పుష్పఫలతగుల్మ తీగ మికగాను ఔషధ భేషజాత్మికగాను అమూర్తరూపంగాను మహత్సోమ ఫలముగాను అగుచున్నది. మూల ప్రకృతి స్వరూపిణియగు సీతా జగన్మాతయే. తన యొక్క అమూర్తరూపముతో దేవలోకము ఊర్ధ్వలోకము లోని దేవతలకు మహస్తోమ మహత్సోమ ఫలము ప్రసాదించుచున్నది. దేవతలకు అమూర్తరూపంగాను మానవులకు అన్నము రూపముగాను పశువులకు తృణముల గడ్డి రూపముగాను వివిధ జీవులకు వారివారి వివిధ ఆహారముల రూపముగాను సమస్త జీవులకు వారివారి జీవనమునకు తగినట్టి ఆహారము ప్రసాదించునది సీతామాతయే. ఓజో రూపిణి అయి అన్నమును జీవులకు అందించటము, వైశ్వానర రూపిణి అయి దేహములో ఆహారము జీర్ణింపజేయటము నిర్వర్తిస్తోంది కూడా. కాలరూపదేవి స్వరూపిణి సీతాదేవియే. కాలస్వరూపిణి అయి సమస్త జగత్తులను జనింపజేయటము పరిపోషించటము క్షయింపజేయటము కూడా నిర్వర్తిస్తోంది. తేజోరూపిణి అయి సూర్యగోళము మొదలైన సృష్టిలోని ఆయా పదార్థములను తన యొక్క కాంతిచే వెలిగించుచున్నది. రాత్రి పగలు రూపంగా కాలచక్రమును నడిపిస్తోంది. నిమేష రెప్పపాటు కాలము, కాష్ఠ 18 రెప్పపాటుల కాలము, కల 30 కాష్ఠల కాలము, గడియలేక ఘటిక 24 ని ల కాలము 8 జాముల దినము, జాము యామము 3 గంటల కాలము, రాత్రి పగలు, వారము, పక్షము, మాసము, ఉత్తరాయణ దక్షిణాయనములు, 6 నెలలు, సంవత్సరము నుండి యుగయుగాంతముల వరకు ఇవన్నీ ఈ సీతాదేవి యొక్క కాలస్వరూప విశేషములే. మానవులకు 100 సంవత్సరాల ఆయుష్షు. అదేవిధంగా ఆయా సమస్త జీవులకు ఆయుహ పరిమాణ నిర్ణయము మొదలైనదంతా ఆ ప్రకృతిదేవి చమత్కార రచన విశేషమే. చిర, లోన్, టర్మ్, క్షిప్ర, ఇమ్మీడియట్ ములు, నిమేషము నుండి పదార్థముల స్థితిగతులు, వృద్ధి, క్షయములు ఆ దేవియే. తస్యేవ కాలస్య విభాగ విశేషాః ప్రకాశరూపాః కాలరూపా భవంతి. ఆ దేవియే కాలస్వరూపి అయి కాలచక్రమును త్రిప్పుచూ తన యొక్క కాల విభాగ విశేషములతో ప్రకాశించుచున్నది. సీతాదేవియే కాలస్వరూపిణిగా ప్రకాశించుచు కాలమునకు తానే నియామకురాలు అయి ఉంటోంది. తేజోరూపియగు సీతామాతయే అగ్నిరూపా. అన్నగత ప్రాణులలో ఆకలి దప్పికలుగా వైశ్వానరాజ్ఞి అయి దేహములలో ఆహారం యొక్క జీర్ణ ప్రక్రియను సంసిద్ధము చేయుచున్నది. అన్నపానాది ప్రాణినాం క్షుతృషాణాత్మిక. పదార్థములలో ఆహారశక్తి తత్వమై శరీర పరిపోషణలకు భక్ష్య భోజ్య లేహ్య చోష్యములుగా మృంగు, నమిలి మృంగు, నాకీ మృంగు, పీల్చబడు వానిగా దేహములో ప్రవేశించుటకై సంసిద్ధమగుచున్నది. దేవానాం ముఖరూప. దేవతలలో తేజోరూపమై ముఖమునందు వెలుగొందుచున్నది. వనౌషధీనాం శీతోష్ణరూప. ఔషధులలో, ఆహార పదార్థములలో శీతోష్ణ, కూల్ అండ్ హోట్ రూపమై వెలయచున్నది. కాష్ఠేషు అంతర్బహిష్ట నిత్యానిత్యరూప భవతి. కొయ్యలో కొయ్యవలే ఈ సృష్టి యొక్క బాహ్యాభ్యంతరములలో నిత్యానునిత్య రూపములు తానే అయి ఉంటోంది. ఈ సమస్తము సీతాదేవికి చెందిన సంపదే కాబట్టి శ్రీదేవి శ్రీదేవి త్రివిధం కృత్వా భగవత్ సంకల్పానుగుణేన లోకరక్షణార్థం రూపం ధారయతి. ఆ శ్రీదేవి పరమాత్మ యొక్క సంకల్పమును వినోదమును అనుసరించి లోక సంరక్షణార్థమై ఈ నామరూపాత్మక జగత్తు నిర్మితమై కొనసాగటానికే త్రివిధ రూపములను దాల్చుచున్నది. 1 శ్రీయః ఈతి, 2 లక్ష్మ్యః ఈతి, 3 లక్ష్యమాణా భవతి ఇతి. శ్రీ అని, శ్రీకారము అని, లక్ష్మి అని, సమస్త సంపద తనదైనదని, లక్షింపబడునది అని, సమస్త జీవుల ఆశయములు తనవే అయినదని, 3 విధములు అని తెలియబడుతోంది. భూదేవిగా సప్తసాగర జలరూప, సప్తద్వీపములతో కూడిన వసుంధర అగుచున్నది. భూ, భువర్, సువర్, మహర్, జనో, తపో, సత్య సప్త ఊర్ధ్వ లోకములుగాను అతల వితల సుతల తలాతల రసతల మహాతల పాతాళ సప్త అథోలోకములుగాను చతుర్దశ భువన అయి వెలయిచున్నది. శ్రీదేవి అగు సీతాదేవియే సమస్తమునకు ఆధారము, సమస్తము తనేందు ఉంచబడినట్టి తాను అధేయము ఉంచబడిన సమస్తము కూడా. ఈ కనబడుచున్న సమస్తము సీతాదేవి విన్యాసమే. ప్రణవాత్మిక దృశ్యద సంజగత్తులకు తానే ఆత్మ అయి ఉండటంచేత ప్రణవాత్మిక అనబడుతోంది. నీలాదేవి అయి తేజస్సే ముఖముగా కలిగి ఉంటోంది. ముఖ విద్యున్మానిని తేజోముఖము అయి సమస్త దేవతల ముఖములలో జ్యోతియానంద స్వరూపమై వెలయచున్నది. తేజోవిభవమై ప్రకాశిస్తోంది. సర్వ ఔషధీం, భూమిలో సర్వ ఔషధముల రూపము దాల్చినదే ఆకుఫల పుష్పముల రూపము దాల్చి సర్వ జీవుల పరిపోషణార్థమై ఔషధీ రూపము దాల్చుచున్నది. సర్వ ఆహార రూపములు, ఆహారములు స్వీకరించే సమస్త జీవుల రూపములు తానే అయి విలసిల్లుచున్నది. జలాకారాత్మిక సమస్త భువనస్య అధోభాగే జలాకారాత్మిక మండుకమైతి భువనాధారేతి విజ్ఞాయతే. సమస్త భువనమునకు అడుగు పాతాళ భాగంలో జలాకారాత్మికగా ఆపహతత్వమై జలతత్వమై సీతాదేవి చైతన్యమే వేంచేసి ఉంటోంది. జలక జలగ ఆకారంగా జలాకారము నీటిపై వ్రాతవలే ఈ జగత్తులు కలిగి ఉంటోంది. మండుకముగా కప్పనాలుగు కాళ్ళు మాండుక్యోపనిషత్ జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములుగా అయి సమస్త భువనములకు తానే ఆధారము అయి ఉంటోంది. క్రియాశక్తి స్వరూపి ఈ సమస్తము సీతా ప్రకృతి మహత్తత్వము యొక్క క్రియాశక్తి చమత్కార రూపమే. శ్రీహరి ముఖము నుండి నాదము సౌండ్, అట్టి నాదము నుండి బిందువు పౌంట్, అట్టి బిందువు నుండి ప్రణవము ఓంకారము. జీవ బ్రహ్మముల దృశ్యముల సమగ్రమగు అద్వితీయ పరమార్థ అక్షర సంజ ఓంకారాత్ పరతో రామ వైఖానస పర్వత. నాదము ఓంకారమునకు పరమే ఆవలిదై, ఓంకారమునకు పరార్థమై శ్రేష్ఠార్థమై రామ వైఖానస కేవలమగు ఆత్మారామ ఉపాసన పర్వతము. వైఖానస వేద వామ్మయ అధ్యయనము అట్టి రామోపాసన ఆత్మోపాసన పర్వతమము నుండి కర్మ జ్ఞానమయములైన ఫంక్షనింగ్ ఆండ్ నోనింగ్ సంబంధమైన అనేక శాఖలు ఉపశాఖలు. అచ్చట ఆత్మరామునియందు త్రయీమయములగు త్రివేదములలోని పరమార్థము యొక్క స్ఫురణ ఆత్మారామము. శాస్త్రం ఆద్యం సర్వార్థ దర్శనం. త్రివేదములలోని శాస్త్రీయ విషయాల అధ్యయనముచే సర్వార్థ దర్శన సిద్ధి. త్రయీ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఈ మూడిటిని కలిపి త్రివేదములు అని చెప్పుతూ ఉంటారు. నాలుగవేదము అథర్వణ. ఇది కార్యసిద్ధి ఎగ్జిక్యూషన్ ఆఫ్ టాస్క్ స్పోకన్ బై త్రీ వేదాస్ యొక్క ప్రాధాన్యత కలిగి ఉన్నట్టిది. అనగా ప్రధాన్యంగా కార్యసిద్ధి నిమిత్తంగా నాలుగవ వేదము రూపుదిద్దుకున్నదైనది. నాలుగు వేదములను ఒకటి రుక్, రెండు యజుహ, మూడు సామ, నాలుగు అథర్వణ అంగరసము అని కూడా అంటారు. ముఖ్య ప్రాణమును అంగరసము అని మునులు స్తుతించుచున్నారు ఛాందోగ్యోపనిషత్. చాతుర్హోత్ర ప్రధానత్వాత్ లింగాది త్రితయం త్రయి. లింగ పంచవిశంతి ఇరవై ఐదు తత్వములకు ఆది అగు ప్రకృతి, లింగాది ఆది పురుషుడగు పరమాత్మ. మూడు వేదములలో ఆదిపురుష ప్రకృతులకు నాలుగు హోత్రములు వ్రేల్చటములు ప్రాముఖ్యము కలిగి ఉన్నాయి. అథర్వనంగరస ఉపాసనా ప్రాధాన్య రూపము కూడా రుక్యజుసామ త్రివేద హృదయాత్మికాగు సీతాదేవి తత్వమే. ఋగ్వేదము ఇరవై ఒక్క శాఖలు, యజుర్వేదము నూట తొమ్మిది శాఖలు, సామవేదము ఒక వెయ్యి శాఖలు, అథర్వణవేదము యాభై శాఖలు. వైఖానసం అతః తస్మిన్ ఆదౌ ప్రత్యక్ష దర్శనం. ప్రాణోపాసనతో కూడి ప్రాణాయామాదులచే ఆదిస్వరూపిణి అగు సీతాదేవి ఆత్మదేవి దర్శనము సిద్ధించగలదు. వైఖానసము ఆత్మతత్వ అపరోక్షానుభవము. అందుచేత మునులు వైఖానస దర్శనము ప్రాంతత్వోపాసన ను ముందుగా దర్శిస్తున్నారు. ఆ తరువాత శబ్దోపాసన. వైఖానస శబ్ద దర్శనముల తరువాత వేదాంగ దర్శనము షడంగ దర్శనములు షట్ దర్శనములు. వేద సంబంధిత వేద ఉపాంగములు కల్పము యుగ యుగాంతర కాల కల్ప వివరణలు. వ్రత కల్పములు నిబంధనలు వివరించు వేదాంగము. వ్యాకరణము శబ్దలక్షణ వాక్య వివరణ యతి ప్రాస సంబంధమైన నియమములు నిర్ణయించు శాస్త్రము. నిరుక్తము వేద శబ్దములకు అవయవార్థము. పదముల ముఖ్యార్థములు తెలియజేయు శాస్త్రము దర్శనము. జ్యోతిష్యము సూర్యచంద్రగ్రహ నక్షత్ర నక్షత్ర మండల కదలిక సంచారముల గురించి తెలుపు శాస్త్రము. కర్మ సంబంధమైన ఉచిత అనుచిత కాలనియమములను నిష్కృతి ప్రాయశ్చిత్తములను చెప్పు శాస్త్రము. ఛందస్సు పద్యలక్షణము పదరచన గణప్రాస నియమములు మొదలైన భాషా నియమములు వివరించు వేదాంగము దర్శనము. శిక్ష వేదస్వరములను అనుస్వర ఉదాత్తానుదాత స్వర విశేషములను తదితర వేద వేదాంగ ఉపాంగ ఉచ్చారణ క్రమమును నేర్పు విధి. విద్యాభ్యాసము బోధనా విధానములను విశ్లేషించు శాస్త్ర వేద విభాగ దర్శనము. వేద అనుబంధములుగాను ఉపాంగములుగాను చెప్పబడు వేద సంబంధిత శాస్త్రములు. మీమాంస శాస్త్రము పూర్వభాగంగా వేదములకు సంబంధించిన కర్మకాండను ఉత్తర భాగంగా జ్ఞానము బోధించు శాస్త్రము వేద ఉపాంగము. కర్మజ్ఞానములను సమన్వయించి విశ్లేషించు శాస్త్రము. న్యాయశాస్త్రము తర్కశాస్త్రము లోజిక్ ధర్మశాస్త్రము ఈ జీవులంతా పరస్పరము ఒకరిపట్ల మరొకరు ఏ ఏ ధర్మము నిర్వర్తించాలో అట్టి ధర్మాచరణపైననే సాంఘిక జీవనము ఆధారపడినదే ఉంటుంది. అందుచేత ధర్మజ్ఞ సేవితార్థం చ వేదవేదో అధికం తథా. ఒకడు తాను చేయవలసినది ధర్మము, చేయకూడనిది అధర్మము, ఇవి అత్యంత ప్రాముఖ్యం అగుచున్నాయి. ధర్మశాస్త్రము, ధర్మ ప్రవచనములు వేద వేదాంగముల కంటే కూడా దైనందికంగా మానవుల జీవన విధానం పరిరక్షించేది, బాధించేది కూడా కాబట్టి ప్రాముఖ్యత సంతరించుకోసాగాయి. ధర్మశాస్త్రములోని నిబంధనములు, కండిషన్స్, సమయాచారములకు సంబంధించిన సంగతులు, టైమ్లీ ప్రాక్టీసెస్ అండ్ రిలేటెడ్ డ్యూటీస్ ఆఫ్ అ పర్సన్ దైనందిక జీవితంలో అందరికీ ముఖ్యముగా తెలుసుకోవలసినవి అగుచున్నాయి. అంతేకాదు, కాలమును బట్టి ప్రదేశము, వాతావరణాదులను బట్టి ధర్మ నియమనిష్టలు వేరువేరుగా రచించబడవలసి వస్తోంది. అట్టి అతి సూక్ష్మము, గహనము అయి ఉండటం చేత మనుస్మృతి, పరాశర స్మృతి మొదలైన మహర్షి అంతఃకరణములు ధర్మశాస్త్రములే వెలయిచున్నాయి. ధర్మశాస్త్రం మహర్షీణాం అంతఃకరణ సంభృతం. లోకక్షేమ ఆశయముతో మహర్షులు చెప్పు ప్రవచనములు, విధినిషేధములు ధర్మశాస్త్రముగా ఆచరించబడుతోంది. అవి మానవులకు విధినిషేధ సంబంధమైన నిఘంటువులు, డిక్షనరీ రేఫరెన్సెస్ ఫోర్ డూస్ అండ్ డోన్స్ అగుచున్నాయి. ధర్మో రక్షిత రక్షితః. ధర్మమును రక్షించువాడు, శ్రద్ధగా నిర్వరించువాడు ఆ ధర్మముచేతనే రక్షించబడుచున్నాడు. వేదము యొక్క ఉపాంగములు, ఇతిహాసము, పరంపరగా చెప్పుకొనే పూర్వకథ, చరిత్రాంశము, పూర్వము జరిగిన చరిత్రను వివరించు గ్రంథము, ఉదాహరణకు భారతము, రామాయణము మొదలైనవి. ఇతిహావసం, హా ఒకప్పుడు ఇతి, ఈ విధంగా అసం జరిగినది. పురాణములు, బ్రాహ్మణముల గురించిన గ్రంథములు వ్యాసమహర్షిచే 18 పురాణములు పలుకబడ్డాయి. మత్స్య, మార్కండేయ, భాగవత, భవిష్యత్, బ్రహ్మాండ, బ్రహ్మ, వైవత్త, వామన, వాయవ్య, వైష్ణవ, వారాహ, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణములు, అష్టాదశ పురాణముల పేర్ల గురించి శ్లోకం, మద్వయం, భద్వయం, బైవ, బ్రత్రయం, వచతుష్టయం, అనపాలింగకు స్కార్ని పురాణాన్ని పృథక్ పృథక్ పురాణములు పూర్వమే మొదలై ఉండిన ఆత్మతత్వము గుర్తుచేయు సంఘటనల అభివర్ణనలు కలది. ఇతః పూర్వమే ఉండి ఇప్పటికీ ఎప్పటికీ సమన్వయము కాగలిగినట్టివి పురాణములు. పంచ ఉపవేదములు, శ్లో వాస్తువేదో ధనుర్వేదో గంధర్వశ్చ తథా మునియః ఆయుర్వేదశ్చ పంచేతే ఉపవేదాః ప్రకీర్తితాః. వాస్తువేదము, గృహములు మొదలైన వాటికి సంబంధించిన నిర్మాణ శాస్త్రము, సివిల్ ఇంజనీరింగ్. ధనుర్వేదము, విలువిద్య, అస్త్రవిద్య, శస్త్రవిద్య. గంధర్వ వేదము, గానము, సాహిత్యములతో కూడిన సంగీత విద్య. గంధర్వగానము, దేవతా మధురగానము, నాట్యవేదము. మునివేదము, సమస్త ప్రాపంచిక విశేషములను ఆత్మయందు ఏకము చేసి సమస్త అనేకముల పట్ల అంతరమున మౌనము వహించియుండు ఆత్మయోగ సిద్ధి శాస్త్రము. ఆయుర్వేదము, మానవుల ఆయురారోగ్యములను రక్షించు, రోగులకు ఉపశమనము కలిగించు ఔషధ సంబంధమైన శాస్త్రము. మెడిసిన్, రోగ చికిత్సా శాస్త్రము. ఉపశాస్త్రములు, దండో నీతిశ్చ వార్తాచ విద్యా వాయుజేహ పరహ. చతుశాస్త్రములు, వ్యాకరణ, తర్క, మీమాంస, ధర్మశాస్త్రములు. దండము, నేరము శిక్ష సంబంధమైనది. రాజశిక్ష, నీతి, రాజనీతి, నీతినిజాయితీగా ఉండే సాంఘిక జీవన శాస్త్రము. వార్త, ప్రవర్తనము, అర్థ అనర్థములను వివేచన చేయు వర్తనము. జీవనోపాయములు, లోకోక్తులు. విద్య, అధ్యాత్మ విద్య, అజ్ఞాన సంపాదనము. శాస్త్ర విద్య, వాయుజయము, ప్రాణాయామ ఉపశాస్త్రము. పూరక, రేచక, కుంభక అభ్యాసములు. స్వభావ కుంభక సిద్ధి, ఇడ పింగళనాడులను ఉపయోగించి ఇచ్ఛాశక్తి రూపమగు కుండలిని శక్తిని మూలాధారంలో నిదురలేపి ఇడపింగళల మధ్యగా గల సుషుమ్ననాడిలో ప్రవేశింపజేసి బ్రహ్మరంధ్రమును భేదింపజేసి సహస్రాకారములోనూ ప్రవేశింపజేయు అభ్యాసము. 21 ఉపనిషత్తులలో ప్రాణాయామము గురించి శాస్త్రీయం విశేషాలు చెప్పబడుచున్నాయి. స్వయం ప్రకాశ విద్యలు 21 రూపములుగా శాస్త్రరూపములు దాల్చి ఉన్నాయి. ఇవన్నీ కూడా సీతాదేవి మూల ప్రకృతి మహాత్మ్య విశేషములే. సాంఖ్యశాస్త్ర రూపముగు సీతాదేవి మహాత్మ్యము విష్ణువు యొక్క వాణిగా విష్ణువాక్కుగా వైఖానస ఋషి శ్రవణం చేసి ఉన్నారు. ఓ దేవతలారా, మనము ఆయా కొన్ని విశేషాలు ఇప్పుడు చెప్పుకుందాము. సీతాదేవి సృష్టిలో క్రియారూపము అయి సమస్తమును ఉత్తేజపరుస్తూ సజీవంగా నడిపించుచున్నది. ఇన్స్పైరింగ్ అండ్ మేకింగ్ లైవ్లీ. సస్వత్ బ్రహ్మమయం రూపం క్రియాశక్తి ఉదాహృత. ఇదంతా ఎల్లప్పుడూ సస్వత్ బ్రహ్మమయమే అయి ఉండటంచేత దృశ్య వ్యవహారమంతా కూడా బ్రహ్మము యొక్క క్రియాశక్తి ప్రదర్శన చమత్కారమే అని చెప్పబడుతోంది. సాక్షాత్ శక్తి భగవతః. ఇదంతా భగవతి అగు సీతాదేవి సాక్షాత్ శక్తి ప్రదర్శన చమత్కారమే. స్మరణమాత్ర రూప ఆవిర్భావ ప్రాదుర్భావాత్మిక. ఆత్మానంద స్వరూపిణి అగు సీతాశక్తి యొక్క స్మరణమాత్ర రూపమే ఇదంతా కూడా. ఆల్ దిస్ బీయింగ్ సీన్ ఆస్ ద ఫోర్మ్ ఆఫ్ వరల్డ్ సినారియో ఈజ్ ద ప్లేజర్ అవుట్కమ్ ఆఫ్ చాంటిన్ బై అబ్సల్యూట్ ఫోర్మ్ ఆఫ్ సెల్ఫ్. అట్టి ఆత్మదేవి యొక్క స్మరణ మాత్రంచేత 14 లోకములు ఆవిర్భావము పాదుర్భావము క్రియేషన్ అండ్ బ్లోసమింగ్ జరుగుతోంది. ఈ సమస్తమునకు ఆవిర్భావ ప్రాదుర్భావాత్మిక ఎవరు? ఆత్మేశ్వరి అగు సీతామాతయే. ఇంకా కూడా ఆ దేవదేవి నిగ్రహానుగ్రహ రూప. నిగ్రహించి నిరోధించగలిగినది, అనుగ్రహించి సమస్తము ప్రసాదించగలిగినది కూడా మూల ప్రకృతి కేవలాత్మానంద స్వరూపిణి అగు ఈ సీతాదేవియే. వ్యక్తావ్యక్త స్వరూపిణి ఆ దేవి శాంతి రూపముగాను తేజో రూపముగాను సమస్త జీవుల బాహ్యభ్యంతరములలో సర్వదా వెలేచున్నది. అవ్యక్తమై వ్యక్తీకరించినది వ్యక్తీకరించబడినది కూడా తానే అయి వ్యక్తావ్యక్త రూపిణి అగుచున్నది. వ్యక్తావ్యక్తమగు కార్యాచరణములు కలిగి ఈ సమస్తమును నడిపిస్తూ నడుచుచూ ఉన్నది. ఈ విశ్వమంతా తన యొక్క సమగ్రమైన అవయవములుగా కలిగి ఉండి భేదభేద రూపముతో అంతటా వేంచేసినదే ఉంటోంది. ఆ సీతాదేవి భగవంతుడు కేవల స్వరూపుడు అగు ఆత్మారమునితో సహచర్యము కలిగినదే సహధర్మచారిణిగా వర్తించు దివ్యశక్తి స్వరూపము. అనపాయని తనను శరణవేడిన బిడ్డలగు జీవులందరి ఆపదలను తొలగించునది. అనవరత సహాయ ఆశ్రయణి. నిస్సహాయులకు జీవులకు ఎల్లప్పుడు సహాయము కొరకే ఆశ్రయించతగినట్టి కరుణామూర్తి. ఆశ్రిత జనరక్షణి. నమస్కరించినంత మాత్రంచేతనే మాతృదేవి అయి అవ్యాజమైన ప్రేమ రక్షణ ప్రసాదించునది. ఉదితమనుదితాకార. సర్వత్రా సమస్తముగా ఉదయిస్తూ కూడా ఉదయాస్తమయ ధర్మమనేది ఏమాత్రము లేనట్టిది. నిమేష ఉన్మేష సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాది సర్వశక్తి సామర్థ్య. రెప్ప తెరచి ముయినంతటి రెప్పపాటు కాలములో సృష్టి స్థితి సంహార తిరోధాన ఉపసంహార అనుగ్రహ ఇత్యాది సర్వశక్తి సామర్థ్యములు ప్రదర్శించు దివ్యతత్వ స్వరూపిణియే సీతాదేవి. ఈ విధంగా సాక్షాత్ శక్తి స్వరూపిణియే ద ఫోర్మ్ ఆఫ్ అబ్సొల్యూట్ ఎనర్జీ విచ్ ఈస్ దేర్ ప్రయర్ టు ఓల్ వర్ల్డ్లీ మానిఫెస్టేషన్స్ అండ్ ద వర్ల్డ్లీ ఎగ్జిబిషన్స్ సీతాదేవి అని వేదవేదాంగములచే గానము చేయబడుతోంది, ప్రస్తుతించబడుతోంది. ఎవ్రీథింగ్ ఈజ్ టేంజ్ టు బీ సీతాదేవీస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హర్సెల్ఫ్. ఇచ్ఛాశక్తి స్వరూపిణి సీత. ఆ దేవదేవి యొక్క ఇచ్ఛాశక్తి సందర్భానుచితంగా 3 విధములే ప్రదర్శనమవుతోంది. 1 యోగశక్తి, 2 భోగశక్తి, 3 వీరశక్తి. ఆ యోగశక్తి గేటింగ్ బాక్ టు సెల్ఫ్ ప్రళయకాలంలో లోకములు లోకపాలకులు మునిగణము అంతా కూడా లయించగా ప్రపంచమంతా కూడా నిష్ప్రపంచమగుచూ ఉండగా భగవత్యగు మూల ప్రకృతి సీతామాత భగవంతుడగు పరమబ్రహ్మమునందు తరంగము జలములో లయించు తీరుగా లయిస్తోంది. ఆయన యొక్క దక్షిణ ఎడమవైపు వక్షస్థలంలో విశ్రమించటానికై శ్రీవత్సకృతిని ధరిస్తోంది. అట్టి విశ్రమించు సీతాదేవి ఆత్మసంయమమే యోగశక్తి. ఆత్మతో శక్తి యోగము ఏకము పొందటము అని చెప్పబడుతోంది. 2 భోగశక్తి ఎంజాయింగ్ ద ఎక్స్టర్నల్ ఆ దేవి యొక్క భోగశక్తియే దృశ్య జగత్తులో భోగరూపములు అగుచున్నది. సమస్త జీవులలోనీ భోగించాలి అనే ఉత్సాహము సీతాదేవి చైతన్య ప్రదర్శనమే. సీతాదేవియే కల్పవృక్ష, కామధేను, చింతామణి, శంఖ, చక్ర, గదా, ఖడ్గ, పద్మ, నిధి అనబడే నవనిధులను ఆశ్రయించినదే. వాటి వైభవములను సృష్టి కల్పనయందు సంప్రదర్శితము చేస్తూ ఉంటోంది. భగవంతుని ఉపాసకులకు, భక్తులకు తన యొక్క నవనిధులతో తోడు అయి ఉంటోంది. వారు కోరికలతోగాని, కోరికలు లేకుండానేగాని, కామనయ, అకామనయ, చేయు నిత్యకర్మలను, డెలి పూజ ఎట్సెట్రా నైమిత్తిక కర్మలను, అకేజన్లీ టెకెన్ అప్ డెడికేషన్స్ గమనిస్తూ కర్మఫలములను ప్రసాదించుచున్నది. భక్తజనులగు అనేకులు జగన్మాతయగు సీతాదేవి మహాత్మ్యము ఎరిగినవారే. నిత్య నైమిత్తిక ఎవ్రీడే ఒక్కెడ్నల్ కర్మలతోనూ అగ్నిహోత్రమును పూజించటము, హవిస్సులను సమర్పించటము మొదలైన అగ్నోపాసనా విధులచేతను ఆ జగన్మాతను ఉపాసిస్తున్నారు. అష్టాంగ యోగములచేత జగచ్చైతన్య స్ఫూరి అగు జగజ్జనని ఆరాధిస్తున్నారు. యమము బాహేంద్రియ నిగ్రహము, హింస మొదలైనవి భరించటము, శరీరమును యోగాంగముగా భావించి సాధకులై ఉండటము, నియమము అంతరింద్రియములైనట్టి మనోబుద్ధి చిత్త అహంకారములను విషయముల నుండి మరల్చి సర్వాత్మకము సర్వసమరూపము అగు పరమాత్మవైపు నియమించటము, ఆసనము ధ్యానము యొక్క ఏకాగ్రతకు సానుకూల్యమగు శరీరమునకు అనుకూలముగా ఉండే ఆసనము సిట్టింగ్ అరేంజ్మెంట్ ధారణ చేయటము, యోగశాస్త్రముచే పద్మాసనము మొదలైన అనేక ఆసనములు సూచించబడ్డాయి. శరీరానుకూల్యత, వయస్సు, పరిసరముల అనుకూల్యతలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసము సుఖాసనము అవుతోంది. యోగాభ్యాసి తనకు ఏది సుఖాసనమో దానిని స్వీకరించుచుండునుగాక. ప్రాణాయామము ముక్కు పుటముల ద్వారా వాయువును పీల్చి ధారణ చేసి వదలటము, ఇడానాడిలోకి పీచి పూరకము వాయుకుంభకము, పింగళనాడి ద్వారా రేచకము గాలి వదలటము, పింగళనాడిలోకి పీచి పూరకము వాయుకుంభకము, ఎడనాడి ద్వారా రేచకము గాలి వదలటము, నవరంధ్రములలోనూ షట్చక్రములలోనూ దేహములోని ఆయా భుజము మొదలైన ప్రదేశములలోనూ క్రమంగా స్వాభావిక కుంభకమును అభ్యాసము చేయటము, పూరకరచకముల సహాయము లేకుండానే బుద్ధితో వాయుకుంభకము, బాహ్య అభ్యంతర స్వాభావిక కుంభకము మొదలైన ప్రాణోపాసన విధులు దేవి ఆరాధనాపూర్వకంగా ఆశ్రయించబడటము, ప్రత్యాహారము ఇంద్రియములను జగత్ విషయానుభవముల నుండి క్రమక్రమంగా ఉపసంహరించి భగవదారాధన పూర్వకమైన ఉపాసన మనన భావనలలేయందు నియమించటము, ధ్యానము దృశ్య విషయముల నుండి ధ్యాసను మరల్చి సర్వతత్వ స్వరూపిణియగు ఆపరాత్పరియందు ధ్యాసను నిలిపి ఉంచు అభ్యాసము, ధ్యాసయే ధ్యానము, ధారణ సమస్తము ఆత్మయే, ఇదంతా ఆత్మకు అనన్యము అనుభావన అనుభూతి అనుభవములను సునిశ్చలపరుచుకునే ప్రయత్నము అనుక్షణికము స్వాభావికము చేసుకును ఆత్మసంబంధమైన ధ్యాస నిశ్చలత సమాధి ఏ దేవాది దేవి యగు సీతామాత ఈ సమస్తము అయి ఉన్నదో అట్టి అఖండాత్మ స్వరూపమే నేను. సోహమస్మి గను అఖండాత్మగా తన సహజ స్వరూపమును సర్వత్రా గమనించటము, తానే సీతా చైతన్యమై ఉండటము. ఈ అష్టాంగ యోగముల ద్వారా సీతాదేవి యొక్క తాత్విక రూపము ఉపాసించబడుతోంది. ఇంకా కూడా పరమాత్మ పట్ల అవ్యాజమైన ప్రేమ చేత గోపుర ప్రాకార విమానాదుల నిర్మాందర్శనముల చేతను భగవంతుని విగ్రహ అర్చన, అంగపూజ, షోడశ పూజా కర్మల చేతను, కార్తీక మార్గశిర మాసిత్యాది స్నానదులతో ఉపాసించుట చేతను, పితృదేవతల పూజ చేతను, సహజీవులకు అన్నపానాదులు సమర్పించటము చేతను అమ్మవారి భోగశక్తిని భక్తులు భక్తితో ఉపాసించటము జరుగుతోంది. సీతాదేవి వీరశక్తి, స్త్రీ వీరశక్తి అమ్మవారు తన యొక్క వీరశక్తితో సాకార రూపమును భక్తుల ఉపాసన ఏకాగ్రతల కొరకే ప్రసాదిస్తున్నారు. చతుర్భుజ జాగ్రత్స్వప్నసుషుప్తితుర్యములను దృశ్యదర్శనద్రష్టదృక్ సాక్షిలను కార్యకారణ కర్తృత్వభోక్తత్వములను తన యొక్క చతుర్భుజములుగా కలిగియున్నది అభయవరద పద్మధర. భయమును పోగొట్టి అభయమును ప్రసాదించినది వరప్రసాదిని జ్ఞానప్రసాదిని అగు పద్మమును అమ్మవారు చేతిలో ధరించుచున్నారు. కిరీటము మొదలుకొని సమస్త ఆభరణములు సమన్వితమైయున్నది, సర్వదేవతలచే పరివృతమైయున్నది. కల్పవృక్షములంగా ఆసినురాలే ఉండగా నాలుగు ఏనుగులు రత్నఘటములతో అమృత జలముతో ఆ దేవాదిదేవికి అభిషేకము సమర్పిస్తూ ఉన్నాయి. బ్రహ్మ మొదలైన దేవతలందరూ ఆ జననికి స్తుతులు సమర్పిస్తున్నారు. అనిమ గరిమ మహిమ లఘిమ ఈసిత్వ వసిత్వ ప్రాకామ్య ఇచ్ఛ అనబడే అష్టసిద్ధులు ఆ దేవిని సేవిస్తూ ఉంటున్నాయి. ఆ తల్లి సమక్షంలో ఎదురుగా కామధేనువుచే ఆ దేవి ప్రస్తుతించబడుచూ ఉన్నది. లోకపావని యగు సీతామాతను వేదశాస్త్ర పురాణములు వేదవతిగాను త్రిపురేశ్వరిగాను సంస్తుతులు సమర్పిస్తున్నారు. జయ మొదలైన అప్సరస స్త్రీలచే పరిచర్యలు సేవలు స్వీకరిస్తూ ఉంటోంది. ఆదిత్య సోమ దీపములలో సూర్య చంద్ర అగ్నులలో ఆ సీతామాత తేజో విభవమే అన్నివైపులా వెలుగులు చిందిస్తూ ఉన్నది. నారదుడు తుమ్మురుడు మొదలైన దేవర్షులు మహర్షులు ఆ చైతన్యమూర్తికి సన్నుతులు సమర్పిస్తున్నారు. రాకా సినివాలి అనే పేరుగల ఛత్రము యొక్క ఛాయలతో అలంకృతమై ఉన్నది. హ్లాదిని అనే మహామాయదేవిచే చామరములు విచ్చబడుచూ ఉన్నది. స్వాహా స్వధ మొదలైన వేదశబ్ద వ్యజనములచే పూజించబడుచూ ఉన్నది. స్వాహా దేవతాస్తుతి, స్వధా పితృదేవతల స్తుతి, భృగువు మొదలైన బ్రహ్మతత్వజులగు మహర్షులచే పుణ్యపురుషులచే అర్చించబడుచున్నట్టిది. అట్టి దేవి దివ్య సింహాసనముపై పద్మాసన ఆరుఢ అయి అధిష్ఠించి ఉన్నది. జగత్తులో సర్వకార్యకారణ కర్తృత్వములు ఆ సీతాదేవి యొక్క ప్రభవతేజోపుంజములే. వైకుంఠములో విష్ణుభగవానుని మందిరంలో లక్ష్మీదేవి అయి విలసిల్లుచున్నది. పద్నాలుగు లోకములు తన యొక్క బ్రహ్మిరూపముతో నిశ్చలముగా సుస్థిరముగా నింపి ఉంచుచున్నది. తన యొక్క ప్రసన్నతతో కూడిన చూపులతో ఆశ్రయించి నమస్కరించినంత మాత్రంచేత భక్తజనుల మనస్సులను ప్రసన్న ప్రశాంతమయముగా తీర్చిదిద్దుచున్నది. సర్వదేవతలచే పూజింపబడుచున్నది. అట్టి వీరలక్ష్మిగా పలవబడుచున్న సీతాదేవికి నమస్కరించుచున్నాము. ఆ తల్లి వీరలక్ష్మి అను నామముచే ప్రసిద్ధమై మాలోని అరిషట్ వర్గమును కడిగివేయునుగాక. మాకు ఆత్మానందమును అనునిత్యంగా అనుక్షణంగా ప్రసాదించునుగాక. అట్టి యోగశక్తి భోగశక్తి వీరశక్తి సమన్వితమగు సీతాదేవి యొక్క ఇచ్ఛా జ్ఞాన క్రియారూపములకు యుమాయను జయించే నిమిత్తమై మేము నమస్కరిస్తున్నాము, శరణు వేడుచున్నాము. మూల ప్రకృతి స్వరూపిణి, ఇచ్ఛా జ్ఞాన క్రియాస్వరూపిణి, అస్మత్ ఆత్మస్వరూపిణి శ్రీ సీతామాతాభ్యాం నమః. ఇతి సీతోపనిషత్. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః.